ತಾಳಿ ಕಟ್ಟು ಶುಭವೇಳ ಬೆಡಲೋ ಕಲ್ಯಾಣ ಮಾಲಾ కవిని నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒత్తిక కుదిరెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ దల్తకో ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఎదల్టకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు మేళాలు తాడాలు మంగళ వాద్యాలు మిన్నల్టి మోగెనమ్మా మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నల్టి మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు నీటిరమ్మా సింగారి జాణల ముంగాలి మూవలు కల్లు నమోగెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ దల్తకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఏ దల్తకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ప్రేమతో దీవించవచ్చనమ్మా కాన్వెంట్ పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మా నాలుగు వేదాలు బల్లిల్చు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా మాంగళ్యం తందునా నేన మమ జీవన హేతునా అంటే పద్మాని సువకే సంజీవ సరదాం సదాం నాలుగు వేదాలు బల్లిల్చు హరిణాలు మంత్రాలు చదివేనమ్మా కేనుగు పచ్చగ నూరేళ్ళు వర్చిల్లమని నమ్మ. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా. తప్పుగా తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా, అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచెనమ్మా. తాళి కట్టు శుభవేళ